Yara Solata, Selaki Dumpe. Let me say it, but lover. Samba na dei dilru pappa gundi bangaru chepa sagasala to nanne lage tanavalane segale rege oka buni mappu coffee cupu kalise nilage na manase viliga niliche tanupu vai odilo kocche oka sita koka chiluka pedalo navvulu puche tenalu dache చీరకే చోటింకా లేదంటున్నదే అతిరేతల వాయిస్ ఎవర్లాస్టింగ్ చాయిస్ కాలచూ నవ్వగా మొబైల్ వేచిందే చిత్రంగా తోచే శిల్పం చిగురించి పూచే పుష్పం కలలోలికే అందం పులికే చందం నయనానందం మధురానందం ఒక సీత కొంత చిలుక పెదాల్లో నవ్వులు పూచే తేనెలు దాచే